జయ జయ జయ వేదయదాయ వసుమాదాయ ఇదానా రాజకృతేంద్ర అంగా వేదాయ పాదాయ ఆయన ప్రదాయ ఆయంద్ర మాయ ద్రాదాయ సోతా జివదాయ ఆయందాయ దేవాదాయ ఆయందా మాయ దాయ సదా సంభరం మాదాయ దివదాయందయన్నయాందా మాయ రాధిప్రాయ సాద్రాజుద అగోహాయ ఇరాయనవాయ స్వాదా పార్థో పాతహ ఉహోవాధిప్రాయ సాద్రాజుద అగోహాయ యతమోస్తోషాయ నినా యతమోస్తోషాయ స సఖాయ ఆయ రమతాయ ఆగంతా మారేహణ్యాత రాథావణమావస్థాత సామాన్యావాహ ఆ అభే స్వామే గణా నమః భువామద్వరంత ఆవాస్యావాద్రాహం ఆవాయ అయమద్వరంత అవశ్యావాయ వజ్రంచిత్రాయ అవా మాయ భువా స్వాత మాపంతి యాయంద్రేణ సాయవారే రమర ఈశోభాథ అశ్వాయరాణో స్వారాజ్యం ఇదాభాయన్మా బ్రహ్మచక ప్రవర్ధానాం సవేషవ దృణ్ణాజాత పృథివ్యాని సదాయం అర్చానానః స్వారోహః యమాయన్మదా బ్రహ్మజక ప్రవర్ధానాం సావేషవ దృణ్ణాజాథ పృథివ్యాని సదాయం అచ్చానుయ ఆనాః స్వారాజ్యం ఇడాభాయ ఇంద్రమదాయ వాగ్ధాయ సమదేవత్రః ప్రభే అమేన్ మహాస్వాహ జాయేడోమద్భేహవా మాయ సాయో ప్రాణాయ ఇంద్రమరాయ సమదేవ్రాంద్రే ఉదమర్భేవాయో ప్రాణాయ ఇంద్రమదాయ వృధాయ సవదే మహాయ విద్యుతాః పితంహాయ మహాః చరోదాసాయి ఓ చంద్రమా పద్మే హిరణ్యమయ పాదం వింద విజ్యోత నిత్యమాయ మహా సర హైరణ్యనాయ మాయా వాయ పదం విందం దివాయ జ్యోత మిత్రమే సరోదాయ సా వివోమహాదయ ప్రణయ వాయ వామానుష్వే హిమావేతాయిషావాయోపాకాయోప్రేరేవాధార్వా ద్రమాయ అభ్యాతమృషణం ఆజిష్టాగర్వాయ్యపాద్రంగా అస్తమర్వాస్తమిత్యా భారయ నతమహనాదురితం ఏయమర్తయమేయమాయ మాయద్రోణాయ ఆదిద్రీడాధన్వా ఇంద్రాయ సోమా స్వాదోయ నిద్రాయ ఓష్ణేభాయ గాయ పాయ ప్రాధన్వా ఇంద్రాయ సోమా ప్రధన్వాయ సజ్జాని సక్షణే వాయుడాస్తారాయ అర్ణాయా నా ఏదాయ వాయ రసాయ వాయ పరియోష రాఘన్వా యాసాయ హరివృద్రాణి దక్షణే విరాసారాయణే దాసాయ ప్రసన్ వాజసాదయ పరివృద్రాణి దక్షణిర్వాడా తారా ధ్యాయ మహాన్ సముద్ర వేదేవానా విహమా మహాన్ సముద్ర ఏతాదేవానా విశ్వామా స్వన్న స్వామాయ ప్రదమ్నా భద్రా ఆదావయ శ్రేషం విద్యా మావాయ ఆవిర్మాజంబాజాగ్మాన్ దేవాస వేదస్వా స్వర్గర్వా జయద పవసు నిమ్నే సుధార మహావేనా అనప విశ్వ